గట్టి చంద్రవదన చేరవస్తే ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కులుకొచ్చిందంట ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే క్షత్రచేమంతి జడలల్లన నవ్వుల్లో తొలి పూవునే గిల్లన ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే బలపు గనుల నీలి మెరుపులు నిలుపులేవు మేలు కొలిక ఈ ఉషస్సులు ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే పలుకొచ్చిందంట ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట